Book 2 8 8 أوقات الساعة سمايم إذا سمحت مانين شندي من فضلك كم الساعة سمايم ينتايندي شكرا جزيلا ధన్యవాదం إنها الواحدة ఒంటి గంట అయ్యింది إنها الثانية రెండు గంటలు అయ్యింది إنها الثالثة మూడు గంటలు అయ్యింది إنها الرابعة నాలుగు గంటలు అయ్యింది إنها الخامسة ఐదు గంటలు అయ్యింది إنها السادسة ఆరు గంటలు అయ్యింది إنها السابعة ఏడు గంటలు అయ్యింది إنها الثامنة ఎనిమిది గంటలు అయ్యింది إنها التاسعة తొమ్మిది గంటలు అయ్యింది إنها العاشرة పది గంటలు అయ్యింది إنها الحادية عشرة పదకొండు గంటలు అయ్యింది إنها الثانية عشرة పన్నెండు గంటలు అయ్యింది الدقيقة فيها ستون ثانية ఒక నిమిషంలో అరవై సెకండ్లు ఉంటాయి الساعة فيها ستون دقيقة ఒక గంటలో అరవై నిమిషాలు ఉంటాయి اليوم فيه 24 ساعة ఒక రోజులో ఇరవై నాలుగు గంటలుంటాయి